దశమ స్కంధము. శ్రీదేవి సతరూపను అనుగ్రహించుట. నారద మహర్షి నారాయణుని దేవీ చరిత్రను చెప్పుమనగా అతడు ఇట్లు చెప్పనారంభించెను. శ్రీదేవి చరిత్ర పాపముల నశింపజేయునది, భక్తిని సంపదను కూడా నిచ్చునది. పూర్వము బ్రహ్మ మనస్సు నుండి స్వయంభువ మనువు జన్మించెను. శతరూపయు బ్రహ్మ మానసపుత్రికయే. ఆమె ధర్మస్వరూపిణి. స్వయంభువ మనువు ఆమె భర్తగా చేసికొనెను. మనువు పరమ పవిత్రమైన పాల సముద్రము చేరి అచట శ్రీదేవిని ఆరాధించెను. మరియు నూరేండ్లు తపస్సు చేసెను. అతని తపస్సునకు ప్రసన్నయై దేవి వరము కోరుకొనుమనను. అంతట దేవతలకు దుర్లభములైన వరములను అతడు కోరెను. దేవి విశాలాక్షి, నీ కటాక్షముచే బ్రహ్మలోకములను సృష్టించుచున్నాడు. వైకుంఠుడు పాలించుచున్నాడు. శివుడు సంహరించుచున్నాడు. దేవతలందరూ దివ్య శక్తి వలననే వర్ధిల్లుచున్నారు. నీవు నాకిప్పుడు వరమీయదలచినచో నేను చేయు సృష్టి కార్యములో ఎటువంటి విఘ్నములు కలుగకుండునట్లు వరమిమ్మనెను. నీ కోరిక ప్రకారము అంతయు జరుగగలదని దేవి యానతిచ్చినది. నీకు వంశకరులైన పుత్రులు పుట్టుదురు. వత్స, నీవు నాపై భక్తి గలిగియుండుము. చివరకు నీవు నా స్థానమును చేరగలవు అని పలికి అతడు చూచుచుండగనే వింధ్య పర్వతముపైకి వెళ్ళెను. వింధ్యవాసిని విష్ణు సోదరీయగు ఆ దేవి భక్తజన సులభ వరప్రద. ఋషులు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి, మహర్షి, ఆ వింధ్య పర్వతమెవరు? అది పైకి దిగి సూర్యమండలము నేల ఎడ్డగించెను. ఆగస్త్యముని దానిని పెరుగనీయక ఎట్లు ఆపుచేయగలిగెను అని అడుగగా సూతుడు ఇట్లు చెప్పనారంభించెను. వింధ్య పర్వతము పెరుగుట. వింధ్య పర్వతము అన్ని పర్వతములలో శ్రేష్టమైనది. అది మహావృక్షములు గల వనములతో విలసిల్లుచున్నది. అందనేక జంతువులు నివసిస్తున్నవి. నదులు ప్రవహిస్తున్నవి. గంధర్వ కిన్నర కింపురుషాదులు అందు విహరించుచుందురు. ఫలవృక్షములు చాలా ఎక్కువ. నారదుడు ఒకప్పుడు దీనిని సందర్శించెను. ఆ పర్వతాధిష్టాన దేవత మునికాతిథ్య మొసగెను. మరియు మునితో ఎట్లనెను, మహాత్మా, మీ రాక వలన నా స్థానము పవిత్రమైనది. సూర్యుని గమనము వలె మీ రాకయు మేలు కొరకే జరుగును. మీ మనస్సులోని విషయమును తెలుపుడనగా నారదుడు ఇట్లు పలికెను, పర్వత శ్రేష్ఠమా, నేను సుమేరు పర్వతము నుండి వచ్చుచున్నాను. నేనక్కడి ఇంద్రాది దిక్పాలకుల భవనములు మేరు పర్వతమునకు నలువైపులనున్నట్లు చూచితిని. ఆ భవనములు అనేక సుఖభోగములు కలిగించుట చూచితిని. మహర్షి నిట్టూర్పు విడిచెను. వింధ్య పర్వతమతని చూచి నీ నిట్టూర్పునకు కారణమేమని అడుగగా నారదుడు ఇట్లు చెప్పసాగెను, హిమవత్ పర్వతము గౌరికి తండ్రి. హిమవంతుడు శివుని సంబంధము వలన పర్వతములన్నింటిలో పూజ్యుడయ్యెను. కైలాసము శివుని నివాసస్థానము. అది పాపముల నశింపజేయుటచే పర్వతములలో మిక్కిలి పూజింపదగినదాయెను. సూర్యుడు గ్రహ నక్షత్ర గణములతో మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయుచున్నాడు. ఈ భూమిపైనున్న పర్వతములన్నిటిలోనూ తనను మించిన పర్వతము లేదని మేరువు తలచుచున్నది. దాని స్వాభిమానము దర్పము చూచి నాకు నిట్టూర్పు వచ్చినదని చెప్పి గొప్ప తపస్సంపన్నులమైన మా కెట్టి అభిమానము లేదు. నేనిక పోయి వత్తునని పలికెను. శ్రీదేవి చరిత్రము. పిమ్మట దేవర్షి నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. ముని వెళ్లిన పిమ్మట వింధ్య పర్వతము తీరని విచారములో మునిగెను. అతని హృదయములో దుఃఖము చెలరేగి శాంతి లేకుండెను. ఇప్పుడు నా కర్తవ్యమేమి? మేరువును గెలుచుటెట్లు, నా మనస్సు నాకు శాంతి ఎట్లు లభించును? పూర్వము మహాత్ములెంతగనో నన్ను పొగడిరి, ఇప్పుడు నా కులము బలము పౌరుషము మేరువు ముందు దిగదిడుగా నున్నవి, మేరువును గెలుచుటెట్లు అని మనస్సులో చెడుతలంపు రేకెత్తెను. ప్రతిదినము సూర్యుడు మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయుచున్నాడు, అందుకే మేరువు అంతగా గర్వపడుచున్నది. నేనిప్పుడు నా శిఖరములను పెంచి సూర్యగమనమున కాటంకము కలిగించెదను. అప్పుడు సూర్యుడు ముందుకు సాగలేడు, మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయజాలడు. ఎట్లు నేను సూర్యుని మార్గము కడ్డు తగిలినచో మేరుపర్వత గర్వము అప్పుడు సర్వమును దిగిపోవును అని నిశ్చయించుకొని వింధ్య పర్వతము తన శిఖరములతో ఆకాశము నొరయుచు పెరిగెను. సూర్యుడు ఎప్పుడూ ఉదయించును, నేను ఎప్పుడూ అతనిని అడ్డగింతును అని తలపోయుచుండగనే రాత్రి గడిచిపోయినది. సూర్యకిరణములచే గాఢాంధకారము తొలగిపోయెను. తెల్లవారినది ఉదయాద్రిపై సూర్యుడావిర్భవించెను. తన కిరణములచే వెలుగులు విరజిమ్ముచుండెను. కమలములు వికసించినవి. ప్రహ్ల పరాహ్ణ కార్యములన్నీయూ జరుగుచుండెను. అతర్కితమగు వింధ్య పర్వతము పెరుగుదలచే భాస్కరుని రథగమనము మందగించెను. సూర్యుని సారథి అయిన అనూరుడు ముందుకు సాగలేక సూర్యునితో ఇట్లు పలికెను. గర్వముతో వింధ్య పర్వతముపైకి పెరుగుచున్నది, నీవు ప్రదక్షిణించు, మేరువుతో అది పోటీకి దిగినది అని పలుకగా సూర్యుడు చింతాక్రాంతుడైనాడు. ఆహా, ఎంత వింత! గగన మార్గము కూడా అడ్డగింపబడుచున్నదే. నా గుర్రములు ఆగిపోయినవి. దైవబలము గొప్పది. చిరకాలము త్రోవలో నడ్డుగా నుండు వీని నెట్లు సహింతును. నా సంచారమాగినచో లౌకిక వైదిక కార్యములన్నీయూ సక్రమముగా జరుగనేరవు. పాశ్చాత్యులు దాక్షిణాత్యులు తెల్లవారలేదని కన్నులు తెరవరు. తూర్పున ఉత్తరమున ఉన్న ప్రజలు తీవ్రతాపముతో మగ్గిపోవుచున్నారు అని సూర్యుడు విచారించెను. ఇంద్రాది దేవతలేమి చేయుటకును తోచక విచారములో మునిగియుండిరి. తరువాత దేవతలందరును బ్రహ్మను ముందుంచుకొని వెళ్ళి శివుని శరణు వేడిరి. పెక్కు విధముల వినయముతో నమస్కరించి చంద్రశేఖరుడగు దేవుని ప్రార్థించి ఇట్లు స్తుతించిరి. దేవతలు చేసిన శివస్తుతి. గణాధ్యక్ష పార్వతీ సేవిత పాద పద్మ, భక్తులకు అష్ట సమృద్ధుల నొసంగు మహాదేవా, నీకు జయమంగళము. మహామయను కూడి విలసిల్లు పరమాత్మ, వృషభవాహన అమరేశ్వర కైలాసవాస అహిర్బుధాన్య మాన్య మను మానద అజ బహురూప స్వాత్మారామ శంభు గణనాథ దేవా గిరీసా, నీకు నమస్కారములు. దేవా యోగివర్య మహావిభూతిదాయక మహావిష్ణు సన్నుత విష్ణురూప విష్ణుహృదయ కమలవాస మహాయోగరత యోగగమ్య యోగరూప యోగీసా, నీకు నమస్కారములు. దేవా యోగివర్య యోగి ఫలదాయక దయాసాగరమూర్తి దీనదయాపర కాల కాలకాల, నీకు నమస్కారములు అని స్తుతించిరి. ఇట్లు స్తుతింపగా శివుడు నవ్వుచు దేవతలతో మీ కోర్కెలను తీర్చెదనని పలికెను. అప్పుడు దేవతలిట్లనిరి, సర్వదేవేశ గిరీశ చంద్రశేఖర మహాబల, మాకు మేలు కలుగు వెలుగుబాటను చూపించుము. వింధ్య అను పర్వతము మేరుపర్వతముతో పోటీపడి ఎత్తు పెరిగి సూర్యగమనమునకు అడ్డు నిలిచెను. అది అందరకు బాధను కలిగించుచున్నది. ఈ సేన అనఘా దాని పెరుగుదల ఆపుము. సూర్యుని గమనము ఆగినచో కాలము తెలియదు కదా. లోకములో స్వాహాస్వదాకారములు ఆగిపోయినవి. నీకంటే మాకు దిక్కెవరు? గిరిజాపతి దేవా, దయచూడుము, మా దుఃఖమును తొలగింపుము అని వేడిరి.